పది మనస్సు యొక్క స్వరూపం. వశిష్ఠ మహర్షి విచిత్రమైన సమాధానం చెప్పాడు. వశిష్ఠుడు, రామస్య మనసో రూపం న కించిదపి దృశ్యతే, నామమాత్రా ధృతే వ్యోమ్నో యథా శూన్య జడాకృతేహ. ఊడొట్ ప్రడొట్స 4 శ్లోక్ 38. రామ, ఆకాశం అనేది ఉందా లేదా? ఉంది. ఉంటే దానికి రూపం ఏమిటి? దానికి పేరే గాని రూపం ఉండదు. ఈ మనస్సు కూడా అలాంటిదే. ఇది కూడా ఆకాశం లాగానే జడం, పేరే తప్ప ఆకారం శూన్యం. రామ, సంకల్పనం మనోవిద్ధి సంకల్పాత్తన్న భిద్యతే, యథా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథా నిలాత్. ఊట్ ప్రడొట్స 4 శ్లోక్ 43. సంకల్పమే మనస్సు, సంకల్పం వల్లే మనస్సు జన్మిస్తుంది. రెండు రకాల మాటలు మాట్లాడుతున్నాను అనుకోకు. ద్రవత్వమే నీరు, వాయువే స్పందము. అయినా సరే లోకల్లో ద్రవత్వంలోంచి జలం వచ్చిందని ఆయసర్. 14. వాయువులోంచి స్పందం వచ్చిందని అంటూ ఉంటారు. మట్టే కుండ, అంతకన్నా వేరే ఏమీ లేదు. అయినా సరే మట్టి ముద్దలోంచి కుండ వచ్చింది అంటూ ఉంటారు. ఇలాగే నేను సంకల్పమే మనస్సు, సంకల్పం నుంచే మనస్సు పుట్టింది అంటున్నాను. రామ, నువ్వీ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు తెలుసు. హిరణ్యగర్భుడి శరీరం యొక్క స్వరూపం ఏమిటా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అది మనస్సే. హిరణ్యగర్భుడి శరీరం సమష్టి మనస్సు కనుక దానిలో నీ మనస్సు ఒక అంశం మాత్రమే కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నీ స్వప్నలోకంలో కనిపించిన విభిన్న వస్తువులకు ఒక తాత్కాలికమైన ఉనికి ఉంది కదా. ఆ ఉనికి ఎక్కడ్నుంచి వచ్చింది? నీ మనస్సుకు ఉన్న ఆ ఉనికియే నీ స్వప్నరాజ్యంలోని ప్రతి వస్తువుకి సంక్రమించింది. అంతకు మించి ఆ వస్తువులలో స్వతంత్రమైన ఉనికి ఆవగింజంత కూడా లేదు. నీ మనస్సు యొక్క సత్తయే నీ స్వప్నలోకంలోని ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉండగా అక్కడ వేరు వేరు సత్తలుగా కనిపిస్తున్న సత్త అంతా ఒకే సత్తయే గాని సత్తలోని అంశలు కావు. సత్తలో అంశాలుండవు గదా. స్వప్నలోకంలో ఉన్న తరంగపు సత్త వేరు, సముద్రపు సత్త వేరు అనుకోవటం నీ భ్రాంతే గాని ఆ రెండింటిలోనూ సమంగా వ్యాపించి ఉన్నది నీ మనస్సు యొక్క సత్తే కదా. కనుక నీ స్వప్నరాజ్యంలో గల సత్తలు నీ మనస్సత్వం యొక్క అంశలంటే బాగుండదు. అది ఇది ఒకటే అంటేనే బాగుంటుంది. అలాగే హిరణ్యగర్భుడి యొక్క మనస్సత్త వల్లనే ఈ జాగృత్ ప్రపంచంలోని ప్రతి వస్తువుకి సత్త సంక్రమిస్తోంది. దీనికి వేరే సొంత సత్త లేదు. నీ మనస్సు యొక్క పరిస్థితి కూడా అటువంటిదే. కనుక హిరణ్యగర్భుని మనోరాజ్యమన్నా నీ మనోరాజ్యమన్నా భేదమేమీ లేదు. నీ మనోరాజ్యంలో ఉండే దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే నీలోనే ఉన్నాయి. ఎవరివల్ల తయారయ్యా అంటే నీవల్లే తయారయ్యాయి. అవి ఎక్కడ లయిస్తాయి అంటే నీలోనే లయిస్తాయి. కనుక నీ స్వప్నరాజ్యంలోని దృశ్యాల యొక్క ఉనికి సత్తా నీ యొక్క సత్త కంటే ఎంతమాత్రమూ భిన్నమైనది కాదు. ఇదే యుక్తిని నీ జాగ్రత్త ప్రపంచానికి అన్వయించు. ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి, వీటి సత్త వీటి యొక్క ద్రష్టకు గల సత్త కంటే భిన్నమైనది కావటానికి వీలులేదు. ఇదే విషయాన్ని మరో రకంగా ప్రతిపాదన చెయ్యవచ్చు. ఒకదాని యొక్క సత్త ఇంకొక దానికి సంక్రమించిందంటే బాగుండదు. ఎందుకంటే సత్త అనేది సంక్రమించే వస్తువు కాదు. కనుక రెండో వస్తువులోకి పరాయసత్త సంక్రమించినట్లు కనిపిస్తోంది అనాలి. అలా అంటే ఈ రెండవ వస్తువుకి సత్తయే లేదు అని ఖాయమే కదా. సత్త లేదంటే వస్తువే లేదని అర్థం. కాగా ఈ కనిపిస్తున్న దృశ్యమంతా లేని పదార్థమే అని కూడా మనం చెప్పవచ్చు. దృశ్యం లేనిదే అయిపోతే ద్రష్ట దేన్ని చూస్తాడు? చూసేందుకేమీ లేదు కనుక వాడు ద్రష్ట కాకుండా పోతాడు. అంటే ద్రష్టృత్వం తొలగిపోయి కేవలాత్మగా మిగులుతాడు. ఈ స్థితినే కైవల్యం అని, అద్వితీయత్వం అని పిలుస్తూ ఉంటారు.